మనసలు నీనే, మనసలు నీనే, కనసలు నీనే, మనసలు నీనే, నన్నానే నిన్నానే, నన్నానే నిన్నానే, ఒలిద నిన్న విడిను చిన్న ఇన్ను ఎల్దెల్దిగు నిన్న నిందెల్దిగు, కనసలు నీనే, మనసలు నీనే, నన్నానే నిన్నానే, నన్నానే నిన్నానే. మౌనము చెన్న, మాటలు చెన్న, నగువాగ నీ నిన్ను చెన్న, నోడలు చెన్న, కాడలు చెన్న, నినగింత యారిల్ల చెన్న, చిన్న ఇల్లు ఎల్దెల్దిగు నిన్న నిందెల్దిగు, మనసలు నీని, మనసలు నీని, నన్నానే నిన్నానే, నన్నానే నిన్నానే. ప్రాణవు నీ దేహవు నాని, ఈ తాయి కావేరి ఆణే, తాయి కావేరి ఆణే, కనసలు నీని, మనసలు నీని, నన్నానే నిన్నానే, నన్నానే నిన్నానే.